జాతో గ్రేఢభక్కనేన ప్రభర్తుమా వదంతరస్సుతస్య సాధోః పేబ ప్రతికామం యథా తేరసా శిరః ప్రథమం సోమ్యస్య యజ్జాజథాస్తతహరస్య కామేం సోః పేజోషామపి భోగిరిష్ఠాం వందే మాతా పరిజోషా జనిత్రే మహః పితర్దమాసిందరగ్రే ఉపస్థాయ మాతరమన్నమేష్టదిగ్మమ పశ్యదభి సోమమూధాః ప్రజాపయన్నదరగృత్సో అన్యాన్ మహామీచక్రే పురుధ ప్రతీకః ఉగ్రస్తు రాషాలభిభూత్యోజాయథా వసం తన్వన్ చక్రజేషః ష్టారవింద్రో జనుషా విభూజాముష్యా సోమమవిపచ్చమూషు సునం భూవేమ మఘవా నవీంద్రమస్మిన్ భరే నృతమం వాజ సాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సుఘ్నంతం వృత్రాణి సంచితం ధనానాం సంసార మహామింద్రం యస్మిన్ విశ్వా దృష్టయః స్వమపాః కామమవ్యన్ శుక్రతుం ధిరణే బిభదష్టం ఘనం వృత్రాణాం జనయంత దేవాహృతనాసు స్వరాజం విదాతరాజిమృతమం హరిష్ఠాం జినతమస్సత్వభిర్జోహ సూషే ప్రథుజ్రజా అవినాదాజుర్దస్యోః మృత్సుతర నిర్మార్వాహ్యానశీరోదసీ మేహనావాన్ భగవనకారే హవ్యో మదీనాం పితే వచారుః సుహవో వయోధాః ధర్తా దివో రజసస్పృష్టభూర్ధ్వరథో న వాజుర్వసుభిర్నియుత్వాన్ క్షపాం హస్తా చ నితా సూర్యస్య విభక్తా భాగం ధిషణే వవాజం సునం భూవేమ మఘవా నవీంద్రమస్మిన్ భరే నృతమం వాజ సాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సుఘ్నంతం వృత్రాణి సంచితం ధనానాం ఇంద్రస్వాహా విభద్రయస్య సోమ ఆగత్యా తుమ్రో వృషభో మరుత్వాన్ పోరువ్యయా ప్రణతా మేభిరన్నైరాస్య హవిస్తన్వా అకామ వృద్ధ్యాః ఆదేశపర్యోజవసేజునజ్వేయోరణ ప్రతిభ సృష్టిమావాహ ఇహత్వాధేజుర్హరజస్సు ప్రపిపాత్వా అస్య సుషూతస్య దారోః గోభిర్మిక్షుం దధిరేసు పారమింద్రం జ్యేష్ఠ్యా యథాజసే గృణానాః ేజేషిన్ సమస్మభ్యం వృధా గాయీషణ్య ఇమం కామం మంద జాగోభిరస్వైశ్చంద్రవతారాధసాపప్రథశ్చ సర్జవామతిభిస్తుభ్యం విప్రాజింద్రాయ వాహ కృషికాసో అక్రన్ శృంభో వేమ మఘవానవీంద్రమస్మిన్ భరే నృతమం వాజ సాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సుఘ్నంతం వృత్రాణి సంచితం ధనానాం శరీరృతం మఘవానముఖ్యా అమింద్రం గిరో బృహతీరభ్యనూషత వారిధానం పూర్వభూతం సువ్యక్తిభిరమత్యం జరమానం దివే దీవే శతక్రతువన్నవం సాకినం నరం గిరో మయింద్రముపయంతి విశ్వతాః వాజసనిం పూర్భిదం తూర్ణిమప్తురం ధామసాచమభిషాచం సర్విదం ఆకరే వసో జలితాపనశ్యతే నేహసస్తు భయింద్రో దువశ్యతి ఇవస్వదస్వదనాహి ప్రియే సత్రాసాహమభిమాదిహనం స్తుహి గృణాముత్పాతమంగేర్భిరుక్తైరభిప్రభీరమర్చత సబాధాః సంసే గురు మాజోజీ తే నమో అస్య ప్రతిభజే కజీషే భూర్వీరస్ నిశ్రిధో మర్త్యేషు పృథో వసూని పృథివీ బిభక్తి ఇంద్రాయద్యా భవోషధీరుదాపో రజం రక్షంతి జీరయోవనాని తుభ్యం బ్రహ్మాణి గిర ఇంద్రతుభ్యం సత్తాదధిరే హరివో జుషస్వ ఆవిరవ సో నూతనస్య సఖే వసోజిరిద్రభ్యోపయోధా ఇంద్రమరుత్వయిహ వాయుమంజసాచార్యాతే అభీవసుకస్య తవ ప్రణీతీతవ సూరసర్మన్నామీ వాసంతి కవయస్సు యజ్ఞాః సమావసాన ఇహ పాహి సోమం మరుద్భిరింద్ర సఖీభిః సుతం నాః జాతం యత్వా పరి దేవా అభూషన్ మహే భరాయ పురుహూత విశ్వే అవప్తూర్యే మరుత ఆపిరేషో మందన్నింద్రమనుదాదీవారాః తేభిః సాకం పీపతు వృత్ర ఘాతః సుతం సోమం దాసుషస్వే తధస్తే ఇదాం హ్యణ్వోజాసుతం రాధానాం పదే ఇవాత్వా అస్య గర్వణః యస్తే అనుస్వధామసత్సుతే నియచ్చతన్వం సత్వా మమత్తు సోమ్యం రతే అస్మోదు కుక్షోప్తేంద్ర బ్రహ్మణాశిరాః ప్రబాహూ సూరరాధసే ధ్యానవంతం కరంభిణమూపవందముత్థినం ఇంద్ర ప్రాతర్జూషస్వనః పురోళాసం పచత్యం జుషస్వేంద్రాగూరస్వ చ తుభ్యం హవ్యాని శిశ్రతే పురోళాసం చ నోఘసో జోషయాసే గిరశ్చనః వధూయురివజోషణాం పురోళాసం సరస్రుత ప్రాతః సావే జూషస్వనః ఇంద్రక్రతుర్హితే బృహన్ మాధ్యం దినస్య సవనశ్చ ధారాః పురోళాసమింద్రగ్రష్మేహ చారుం ప్రయస్తోతాచరితూన్యర్థ వృషాయమానముపగీర్భిరీష్టే ధానాస్వనే పురక్షుతమురోళాసమాహూతం మామహస్వనః రఘువంతం వాజవంతం త్వాకపే ప్రయస్వంతముపశిక్షేమధీతిభిః ఊషణ్వదే తేజకర్మాకరంభం హరివతే హర్యస్వాయ ధానాః అపూపమద్భి సగణో భరుద్భిః సోమం వివృత్రః శూర విద్వాన్ ప్రతిధానభరతూజమస్మై పురోళాసం వీరతమాయ నృణాం దివే దివే సదృశీరింద్రతుభ్యం వర్ధం దుత్వా సోమపేయాయ ధృష్ణో ఇంద్రాపర్వతా బృహతా రథేన వామీరిష ఆవహతం సువీరాః ఏకం హవ్యాన్యధ్వరేషు దేవావర్ధే తాంగేర్భిర్లయావదంతా తిష్ఠాసుకం మఘవన్మాపరాధా సోమస్య నత్వా సుషూతస్య యక్షి విదుర్నభిత్రస్య చ మారభేద ఇంద్రస్వాదిష్ఠయా గిరాస జీవః సంసావాధ్వర్యో ప్రతి మే గృణీహీంద్రాయ వాహ కృణవామజుష్టం ఏదం దర్హిర్యజమానస్య సీతాథాచ భూదుఃఖమింద్రాయ సస్తం ధ్యాయేదస్తం మఘవాంసేజో నిస్పతిత్వా యుక్తాహరయో వహంతు యదా కదా చ సునవామసోమమగ్నిష్ట్వా దూతోధన్ వాత్యచ్చ పరాయాహి మఘవన్నా చ యాహీంద్రభ్రాతరుభయత్రా తే అర్థం యత్రారథస్య బృహతో నిధానం విమోచనం వాజినోరాసభస్య అపాశ్రమస్తమింద్ర ప్రజాహి కళ్యాణీర్జాయాసురణం గృహేతే యత్రారథస్య బృహతో నిధానం విమోచనం వాజినో దక్షిణావత్ ఇమే భోజ అంగీరసో విరూపాదివస్పుత్రాసో అసూరస్య వీరాః విశ్వామిత్రాయ దదతో మఘాని సహస్రసావే ప్రతీరంతాయుః రూపం లోపం మఘవాహో భవీతి భాజా కృణ్వానస్తన్వా అంబరిస్వా గణ్యద్దివః పరీ ముహూర్తమాఘా స్వైర్మంత్రైరృతుపారతావాహిర్దేవజాదేవజూతోస్తభ్యాత్ సింధూమన్నవం విచక్షా విశ్వామిత్రోయదవహత్సుదాసమప్రియాయతకుశికేభిరింద్రాః హంసా జీవ కృణత శ్లోకమద్రిభిర్మదంతోద్భిరధ్వరే సుతే సచా దేవేభిర్విప్రారిషయో నృచక్షసో విపీభధ్వం కుశికా సోమ్యం వధు ఉపప్రేత కుశికాశ్చేతగధ్వమస్వం రాజే ప్రముంచతా సుతాసాః రాజా వృత్రం జంఘనత్రాగభాగుదగతాయజాదేవర పృథివ్యా యజిమే రోదసీ గుభే అహమింద్రమదుష్టవం విశ్వామిత్రాదరక్షతి బ్రహ్మేదం భారతంజనం విశ్వామిత్రారాసద బ్రహ్మేంద్రాయ భద్రిణే కరదిందః సురాధరసః చిందే కృణ్వంతి క్రీకాడేషు కాభోదాశిరం దుఃఖేన తభంతి ఘర్మం ఆనోభర ప్రమాగంధస్య వేదో నైత సాకం మాఘవన్ రంధయానః సత్పరీరమాజిం బాధమానా బృహన్మీ మాయజమదగ్నిదత్త ఆసూర్యస్య దుహితాతదానశ్రవో దేవేష్వృతమధుర్యం సర్పరీరభరత్తూజ మేభ్యోధిశ్రవః పాంచజన్యాసు గృష్టిషు సాభక్ష్యా ఆరంజమాజుర్దధానాజాం మే పరస్తిరవదగ్నయో దదుః శిరోగావో భవతాం దేహరక్షో మేఘా వివర్హిమా యుగం విసారి ఇంద్ర పాదల్యే దదతాం సవితోరరిష్టనే మే అభినస్తస్వ బలం దేహి తనూషు నో బలమింద్రానలత్సూనః బలం తోకాయతనయాయ జీవసే త్వం హి బలతా అసి అభివ్యయస్వ ఖదిరశ్చ సారమోజో దేహి స్పందనే శంసపాయాం అక్షవీరో వీలిత వీలయస్వ మాయామాదస్మాదవజీహి పోనః అజమస్మాన్వనస్వ ధర్మాచహమాచరీరిషతి స్వస్య గృహేభ్యా వసా విమోచనాత్ ఇంద్రోదిభిర్బహుళాభిర్న అద్యయాచ్చేష్టాభిర్మఘవన్ శూరజిన్వ ేష్టధరస్తస్పదేష్టయముష్మస్తము ప్రాణోజహాదు రసం సిద్విదపతి సింఫలం సిద్విగృష్టతి ముఖాదీంద్రజేషం తీర్థయస్తాభేన పశ్యతి నాయకస్య జిగితే జనాసో లోధం నయంతి పశుమన్యమానాః నావాజినం వాజినాహాసయంతి నగర్దభం పురో అశ్వాన్నయంతి ఇమయింద్రభరతస్య పుత్రాభిభిత్వం చీకితుర్న ప్రభిత్వం హిన్వంత స్వమరణన్న నిత్యం ద్యావాజం పరిణయంత్యాజౌ ఇమం మహేవిదచ్చాయ సూఢం సస్వత్రత్వజీర్వ్యాయ ప్రజభ్రుః శృణోతు నోదమ్యేభిరణీకై శృణోత్వర్దివ్యైరజస్రః మహీ మహే దివే అర్చా పృథివ్యై కామో మయిచ్ఛం చ రతి ప్రజానన్ యయోర్హస్తో మే విదధేషు దేవాః స పర్యవో మాదయం తే సచాయోః యుగోర్ఋతం రోదసి సత్యమస్సు మహేషు నస్సు విదాయ ప్రభూతం ఇదం దివే నమో అగ్నే పృథివ్యై పర్యామి ప్రజా సాజాభిరత్రం ఉతో ఇమాం పూర్వ్యా విభిద్రృతావలీరోదసీ సత్యవాచాః నరచిద్వాం సమిధే సూరదాతౌ మమందిరే పృథివివే విదానాః కో అధ్యావేదక ఇహ ప్రవోచద్దేవాం అచ్చాపచ్చా. ఆకాశమేతి సదాంసి భరేషు జాగుష్యేషు వ్రతేషు కవేంద్రచక్షా అభిషేమచక్షరితస్తయో నావిఘ్రీతే వదంతి నానాచక్రాదే సదనం యథావే సమానేన క్రతూనా సంవిధానే సమాన్యాభియూతే దూరే అంగే ధ్రువే పదే తస్థతర్జాగరూకే ఉతస్వదారాయుపతీ భవంతి ఆరుబ్రువాదే మిథునాని నామ నిశ్వేదే జనీమాసం వివిక్తో మహోదేవాన్ విభ్రదీనం వ్యధేతే ఏద్రువం పత్యతే విశ్వమేకం చరత్వదత్రిషూణం విజాతం సనా పురాణ మధ్యే జ్ఞానాన్ మహత్పితుర్జనితుర్జామితన్నాః దేవాసోజత్ర పనిదారకే వైరులౌ పథివ్యూతే కస్తురంధః ఇమం స్తోమం రోదసీ ప్రబ్రవీం యుదూదరా శృణవన్నగ్నిజిహ్వాః నేత్ర సమ్రాజో వరుణో యువానాదిత్యాసః కవయః ప్రధానాః హిరణ్యవాణిః సవితాసో జిహ్వస్త్రిణా దివో విదథే పత్యమానః దేవేషు చ సవితః శ్లోకమశ్రేరాదస్మభ్యమాసూప సర్వతా కిం సుదృత్సోపానిస్వృతా వా దేవస్తుష్టావసేతాని నోధాత్ ఊషణ్వంతర్భవో మాదయధ్వమూర్ధ్వగ్రావాణో అధ్వరమతష్ట విద్యుద్రతామరుతరిష్టిమంతో దివో మర్యాతజాతాయాసాః సరస్వతీ తృణవన్ జిజ్ఞయా సోధాతారయం సహ వీరం దురాసః విష్టం స్తోమాసః పురుదస్మమర్కభగస్యేవ కారిణో యామనిగ్మన్ గురుక్రమః కగుహోజస్య పూర్వీర్నమర్ధంతి యువత యోజనిత్రీః ఇంద్రో విశ్వైర్వీర్యైః పత్యమాన ఉభే ఆప ప్రౌరోదసీమహిత్వా పురందరో వృత్రః ధిష్ణుషేణ సంగృధ్యానాభరా భూరి పశ్వః నాసత్యా మే పితరా బంధువృచ్ఛా సజాత్యమశ్వినోశ్చారునామ ఇవం నిస్థౌరయుగౌ నో రజీనాం రాత్రం రక్షేథే అకవైరదబ్ధా మమత్తద్వః కవయశ్చారునామయద్ధ దేవా భవథ విశ్వఇంద్రే సకరుభిః పురుహూత ప్రియేభిరిమాం ధియం సాధయే దక్షతానః అర్యమాణో అదీశర్యజ్ఞయాసోదబ్ధాని వరుణస్య వ్రతాని యోతనో అనుహత్యా నిగంతో ప్రజావాన్న పశుమాస్తు గాతుః దేవానాం దూత పూరుద ప్రసూతో నాగాన్నో వోచతు సర్వతా శృణోతు నః పృథివీద్యో ఋతాపః సూర్యో నక్షత్రేరుర్వా అంతరిక్షం శృణ్వంతు నో వృషణః పర్వతాసో ధృవక్షేమాశైల జాపదంతః ఆదిత్యైర్నో అదిశృణోతు యచ్ఛంతు నో మరుతః శర్మ భద్రం సదా సుఖపీతు మాస్తు పంథా మధ్వా దేవావోషధీః సంపి వృక్త భగవో మే అగ్నే సఖ్యేన వృద్ధ్యా ఉద్రాయో అస్యాం సదనం పురుక్షోః స్వదస్వ హవ్యాస్మద్యా అత్సంమీమీ శ్రవాంసి విశ్వాంగ్నే భృత్సుతాంజేషి శత్రూనః విశ్వా సుమనాదీదిహీనః పూర్వాధయద్యూషర్మహద్విజ్ఞే అక్షరం పదేగోః ప్రదాదేవానామను ప్రభూషణం మహద్దేవానామసురత్వమేకం మోరుణ అత్ర జుహురంత దేవా మా పూర్వే అగ్నే పితరః పదజ్ఞాః పురాణ్యాః సద్మనోః కేతురంతర్మహద్దేవానామసురత్వమేకం ఇమే పురుత్రపాదయంతి కామాశ్రం యచ్ఛాదిద్యే పూర్వ్యాణి సమిద్ధే అగ్రవృతమిద్వదేవ మహద్దేవానామధురత్వమేకం సమానో రాజా బిభృత పురుత్రాశయే సయా సుప్రయూతో వనాను అన్యవత్సంభర దిక్షేతి మాతా మహద్దేవానామధురత్వమేకం ఆశిత్పూర్వాస్వర అనూరుః సద్యో జాతా సుతరుణీష్వంతః అంతర్వదీసుపతే అప్రవీత మహద్దేవానామధురత్వమేకం సయోః పరస్తాదధనద్వీ మాతా బంధనశ్చరతి వత్సయేకాః నేత్రశ్చరావరుణస్య వ్రతాని మహద్దేవానామధురత్వమేకం వాతాహోతా విదథేషు సంగ్రాణంగ్రంథర దిక్షేతి బుద్ధ్రః రణ్యానిరణ్యవాచో భరం తే మహద్దేవానామధురత్వమేకం శూరస్యేవ యుధ్యతో అంతమస్య ప్రదేశీరం దదృశే విశ్వమాయత్ అంతర్మతిశ్చరతి నిష్టిధంగోర్మహద్దేవానామధురత్వమేకం నిరే వేది ఫలితో దూత స్వంతర్మహాశ్చరతిరోచనేన అపూంషి బిభ్రదభినో వితష్టే మహద్దేవానామధురత్వమేకం విష్ణుర్గోపా పరమం పాది పాద ప్రియాధామాన్యమృతా దధానః అగ్నిష్టా విశ్వాభువనాని వేద మహద్దేవానామధురత్వమేకం నానాచక్రాదేయం ఆపపూం శ్రితయోరణ్యద్రోచతే కృష్ణమన్యత్ శ్యావీచయదరుషీతస్వసారౌ మహద్దేవానామధురత్వమేకం మాతా చయత్ర దుహితా చ ధేనూద బద్దుభే ధాపజే తే సమీచీ ఋతశ్చే సదశీడే అంతర్మహద్దేవానామసురత్వమేకం అన్యస్యా వత్సం వ్రీహతీమీ మా జగయా భువాని దధే ధేనురుధాః ఋతస్య సా ప్రజసా పిన్వతేణా మహద్దేవానామసురత్వమేకం అపద్యావస్తే పురురూపాపపూం శూర్ధ్వాతస్థోత్యమీమ్రేరీహానా విచారామి విద్వాన్ మహద్దేవానామసురత్వమేకం పదేయీవ నిహితే తస్మే అంతస్తయోరణ్యద్గుహ్య మావిరణ్యత్ ఆసా విషూచీ మహద్దేవానామసురత్వమేకం ఆధేనమోధునయం తామసి స్వేస్వ భర్తృఘా స్వసజా అప్రాదుగ్ధాః నవ్యానవ్యాయుపతయో భవంతీర్మహద్దేవానామధురత్వమేకం యదన్యాసో వృషభోరోరవీధితో అన్యస్మిన్ యూథే నిదధాతిరేతాః స హి క్షమావాన్సవగస్త రాజా మహద్దేవానామధురత్వమేకం ఈలస్య నుస్వస్యం జనా సృణువోచామ విదురస్య దేవాః షోళాయుక్తాః పంచ పంచావహంతి మహద్దేవానామధురత్వమేకం దేవస్తష్టా సవితా విశ్వరూపః పుపోష ప్రజాపూర్ధాజాన ఇమాద విశ్వాభువనాన్యస్య మహద్దేవానామధురత్వమేకం మహీసమీరస్థం వా సమీచీ ఉభేదే అస్య వసూనాన్వేష్టే శృణ్వే వీరో విందమానో వసూని మహద్దేవానామధురత్వమేకం ఇమాంజన పృథివీం విశ్వధాయా ఉపక్షేతి హితమిత్రో నరాజా పురస్సరస్సర్మసలోన వీరా మహద్దేవానామధురత్వమేకం నిషిద్ధరీస్తమోషధీరుతాపో రయంత ఇంద్ర పృథివీ బీభర్తి యస్తే మామభాజస్యామహద్దేవానామసురత్వమేకమ్ భద్రం నో అపి వాతజమనాః హరిః ఓమిలందిమాలినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి ేద్యాభిర్న పర్వతామేతివాంసా షడ్భారాంగేకో అచరం విభద్రుతం వరిషష్టముపగాభాగో తిస్రో మహీరుపరాస్వస్తురత్యాగుహాద్వే నిహితే దర్శేకా నృపాజశ్చేషభో విశ్వరూపభుతృధా పూరుధ ప్రజావాన్ పచ్చేమాహీనా వాంసలేతో ధారేషభస్వస్వదీనా అభీగాసాం పదవీర బోధ్యాదిత్యానామేతారునామ ఆపస్థితస్మా అరమంత దేవీ పృథగ్వజం దేవ వృంజన్ త్రిషధస్థాసింధవస్త్రిష్ట వీణాముతత్రీ మాతా విదసేషు సంవాట్ ధృతావరీనాస్తి స్వాత్యాస్త్రిరాదివో విదసే పత్యమానాః త్రిరాదివస్య వితర్వార్యాణి దివే దీవాసు భద్రం నో అహ్నాః త్రిధాతు రాజ ఆసు పాపసూ నిభగత్రాదర్భిణే సాతలేధాదివస్ పితాసోషవేదిరాజా నా మిత్రావరుణాసు పానీ ఆపస్థిర సరోదసేజు దుర్వీరత్రం భిక్రందస విదుస్సవాజ త్రిరుత్తమాదూనసా రోచనాని త్వయో రాజంత్యసూరస్య వీరా నగిషిరా దూరభా శస్త్రిరా దివో విదథే సంతు దేవామే విభిక్వాదం మనీషా ధేనుం చరం దీం ప్రయూతామగోపా సద్యస్థిద్యాదూ భూరి ధాతేరింద్రస్తారో అస్యా ఇంద్రస్సు పూషాశుభస్తివోన ప్రీత సయం దూదుక్రే విశ్వేకదస్యాణయంతదేవా ప్రవోత్ర వసవ సుమ్నమస్యాజాపజో వృష్ణిచ్చం తే సత్యం నమస్యం తేర్జానతే గర్భమస్మిన్ అచ్చా పుత్రం ధేనవో వావసానా మనశ్చరంతి బిభ్రతం వపూంషి అచ్చాగ్రామ్ణిధాను అధ్వరే మనీషా ఇమాభూతే మన వే భూరి వారా భూర్ధ్వా భవంతి దర్శనా గజత్రా జిహ్వా మధుమతి సుమేధా అగ్నే దేవేషోచ్చి తయేహ విశ్వాజత్రాణాసాదయ పాయయా చాపధూని జాతే అగ్నే పర్వతస్యే వధారాసశ్చంతి పీపయద్దేవ చిత్రా మస్మభ్యం ప్రమదిం జాత వేదో వసోరాస్వ సుభతిం విశ్వజన్యా ధేను ప్రత్నస్య కామ్యం దుహానాంతః పుత్రశ్చ రతి దక్షిణాయాః ఆద్యోదయం వహతి శుభ్రజా మోషధస్తోమో అశ్వినా వజీరః సుయుగ్వహంతి ప్రతిభామృతేర్వా భవంతి పితరే మమేధాః జనేధామస్తర్వణేర్వనీషాభ్యుమోరవశ్చ కర్మాజాతమర్వాణి సుయుగ్భిరస్వై సుహృదారసే రథస్రాభిమాంశిరటాం స్వగమగ్రే హిమంగపాం ప్రత్యవర్తింగమిష్టాహుర్విప్రాసో అశ్వినా పురాజాః ఆమన్యే దామగదం కశ్చిదే వైర్విశ్వే జనా స్వస్తినా హవంతే ఇమాధూని ప్రమిత్రోనదురుస్రోగ్రే ఇరపురోజేదస్విదారజాంశాంఘవానాజనేషు ఏహయాంపతిభిర్దేవజానైర్దస్రాభివేవాధజో మధూనా ణోక సఖ్యం శివం వాహం ఇవోర్ణ రాత్రమేణం జన్హావ్యాణక్రణ్వానా సఖ్యా శివాని మధ్వా మదేమ సహనూషమానా అశ్వేనా వాయునా యువం సూదక్షా నియుద్భిష్ట సజోషసాయువానా నా సత్యాతిరోహణ్యం జుఘానా సోమం విపదమశ్రుధా సుదాను అశ్వినాపరి వామిడ పురోచేర్గేర్భిర్యతమానా అమృద్ధ్యాథోహవామృతజ అద్రేజోతః పరిద్యాపాృథివీయాది సద్యః అశ్వినామధిషుత్తమోజుపాకస్వస్తం పాతమాగతం దురోణే రథోహవాం భూరివర్పక్కలిక్రత్సుతాపాదో నిష్కృతమాగమిష్టః మిత్రో జనాన్యాదయ నిబ్రువాణో మిత్రో దాధార పృథివీ ముదద్యా మిత్ర కృష్ణేరణిమిషాభిచష్టే మిత్రాజ హవ్యం ఘృతవజ్యుహోత ప్రదమిత్రమర్తో అస్వప్రయస్వాన్యస్త ఆదిత్య శిక్షతిం వ్రతేన నహన్యతేన జీయతే త్వోతో నైరమం భో అశ్నాప్యంతే తోన దూరాల్ అనమేవాసైల యామదంతోమితజ్ఞ భోవరి మన్నా పృథివ్యా ఆదిత్యస్య వ్రతమో పక్షియంతో వయం మిత్రస్య సుమతో స్యావ అదం మిత్రో నామస్య సుసే భో రాజా సుక్షత్రో జనిష్ట భేదా అస్య భయం సోమతో యజ్ఞ యస్యాపి భద్రే సోమనసే స్యామ మహాదిత్యో నమ సోపసద్యో జాతయజ్ఞ నో గృణతే సుసేవాః తస్మాజేతమాజుష్టమగ్నో మిత్రాయ హవిరాజు హోత మిత్రస్య దర్షణీ హృదో దేవస్య సానసి యుమ్నం చిత్రశ్రావస్తమం అభియో వాహినాదివం మిత్ర బభూవ సప్రదాః అవిశ్రవోభి పృథివీ మిత్రాయ పంచాజే వివేదనా అభిష్టే సవసే దేవాన్ విశ్వాన్ విభక్తి మిత్ర దేవేష్వాయుషుజనాజ వృక్త పరిహిషే ఇష్టవ్రత అగహ ఇహేహ భోమన స బంధుదా నరవసుజో జగ్మురభిగా నివేద సా యాభిర్మాయాభిప్రతి జ్యోతిమర్పద సౌధం వరా జగ్ఞం భాగమాన స ీణీ దర్మణ ఏ నగరీ మనస నిరదక్షతేన దేవత్వమేభవస్తమానస ఇంద్రస్య దక్షమేభవస్తమానసో అపసో దధన్విరే సౌధన్వనాసో అమృతత్వమేరీరే విష్ణే సమీభిః సుకృతః సుకృత్యయా ఇంద్రేణ యాథ సరథం సుతే స చాంగతో వసానా భవద సహస్రియా నవః ప్రతిమైషు కృతాని వాఘదః సౌధన్వనార్భవో వీర్యాణి చ ఇంద్రారుభిర్వాజమద్భిః సముక్షితం సుతం స మమావృషస్వాగభస్తో ధియేషామగమన్ధాజుటో గృహే సౌధన్వనేభిః స్వగమస్వామిభిః ఇంద్రార్భుమాజవాన్మత్స్వేహనోస్మిన్ సవనే సచ్చా పురుష్ ఇమానితుభ్యాం సారాణి జయమిరేర్భరాదేవానాం మనూషస్య ధర్మభిః ఇంద్రారుభుభిర్వాజభిర్వాజయన్ నిహస్తామం జరితురుపజాహి యజ్ఞియం శతం చేతేభిరాజవే సహస్రాణీసో అధ్వరస్ హోమాని ఉషోపాజే నవాజి నిప్రజే తాస్తోమం జుడస్వ గృహతో మా ఘోణి పురాణీ దేవి వధిపురం ధిరణు వ్రతం చ రసి విశ్వవారే ఉషో దేవ్యమత్యా విభాహి చంద్రరథా సూనృతా జీరయంతి ఆత్వా వహంతు సుయమాసో అశ్వాహిరణ్యవర్ణాం పృథుపాచ సోజే ప్రజేచే భువనాని విశ్వోర్ధ్వాతిష్ఠస్య మృతస్య కేతుః సమానమర్థం చరణీయమానా చక్రమీవనం యస్యావృత్స్వ అవస్యూమే వజిన్వతి మఘాన్యుషాజాదిస్వసరస్య పత్నీ స్వా అర్జనం తే సుభగా సుతం సా ఆంతా దివప్రథా పృథివ్యాః అచ్చావో దేవే ముషసం విభాతీం ప్రవో భరధ్వం నమసాదు భృత్యం ఊర్ధ్వం దుధాది విభాజో అశ్రేత్వరో చరారురుచ రణ్వసం దృగ్ ఘతారేదిగో అర్కైర బోధ్యా రేవతీరోదసే చిత్రమస్థాత్ ఆయతే మగ్నపుషసం విభాతీ వామమే క్షిద్రవీనం భిక్షమాన ఋతస్య బుధ్నపుషసామిషన్యన్నృడా మహీ రోదసీ ఆవివేశ మహీమిత్రస్య వరుణస్య మాయా చంద్రేవ భానుం విదధే పురుద్రా ఇమావో వాం భ్రమజో మన్యమానా యువావతేన తుజ్యా అభూవన్ అత్యదింద్రావరుణాదిశో వాంజేనస్మాసినం భరతస్సఖిభ్యః అజమో వాం పురుతమో రజేయాంఛస్వత్తమపరాసే జోహవీతి సజోడావింద్రావరుణావరద్భిర్దివా పృథివ్యాణుతం గమం మే అస్మే రదింద్రావరుణాపశిష్యాదస్మే రజర్మారుతః సర్వవీరః అస్మాన్ వరోత్రేశ్వరణీరవం తస్మాన్ హోత్రా భారతే దక్షిణాభిః బృహస్పతే జుగస్తనోహవ్యాని విశ్వదేవ్య రాస్వరత్రాని దాసుషే శృతే మర్తేర్బృహస్పతే మధ్వరేషు నమస్యత నామ్యోజాచకే ఋషభంచర్షణీనా విశ్వరూపపదాభ్యం బృహస్పతింబరేణ్యం ఇయం తే భూషన్నాఘ్నే సుష్టుదిర్దే వనవ్యాసి అస్మాభిస్తుభ్యం సస్యతే తాంజూఢస్వగిరం మమ వాజయంతీ మమాధియం మధూజురే భజోషణా యో విశ్వాభిపశ్యతి భువ నాశం చ పశ్యతి సన పూషా పితా భూవత్ దేవస్య స పితుర్భయం వాజయంతః పురం జా భగస్య రాతిమీమహే దేవం నరస్య వితారం విప్రా యజ్ఞేస్సు వృక్తిభిః నమస్యంతి ధియేషితాః సోమో జిగాదిగాదివిద్దేవానాయేష్కృతం వేదశ్రయోనిమాసతం సోమో అస్మభ్యం ద్విపదే చతుష్పదే చ పశవే అనమేవాయుషస్కరత్ అస్మాకమాయుర్వర్ధయన్నభిమాదే సహ మానః సోమః సధస్థమాసదత్ ఆ నో మిత్రవరుణాఘృతైర్గవ్యోక్షతం మధ్వారజాంసి సుక్రతు ఉరు సంతానమో వృధా మన్నారక్షస్య రాజసః ద్రాఘిష్టాభిస్తుజవ్రతా వృణానాజమదగ్నినాజోనా మృతస్య సీదతం పాతం సోమామృతా వృధా విశ్వేశ్వరాజ నమః మంజవో దేవాసో దేవమరణ్యే విరజు దిక్రత్వాన్యే దిరే అమర్త్యంజయమత్యేష్దేవమాదేవంజనదప్రచేతసం సభ్రాతరం వరుణమగ్నావృత్సదేవాసుమతి యజ్ఞవానసం జ్యేష్టం యజ్ఞవానసం ఋతామానమాదిత్యం చర్షణీ ధృతం రాజానం చర్షణీ ధృతం సఖే సఖాయమభ్యవృత్స్వాసన్న చక్రం రక్షే వరం హ్యాస్మభ్యం దస్వరం హ్యాత్ అగ్నే మృళీకం వరుణే సచారావితో మరుత్సు విశ్వభానుషు శోకాయ తుచేసు సుచార సంకృధ్యస్మభ్యం తస్మ సంకృధి మన్నా అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేరోవయాదిశేష్టాః యజిష్ఠో వన్నీతమస్వో సూచానో విశ్వాద్వేషాంసి ప్రమోద్యస్మత్ సత్మన్నా అగ్నే వమో భూతీనేష్టో అసోభ్యోష్టౌ అవయక్ష్మణో వరుణం వరాణో వీహివ్రీకం సుభవో నలేధి అస్రేష్టా సుభగస్య తంద్రగ్దేవస్య చిత్రత మామర్త్యేషు శ్రీఘృతన్న దప్తమజ్ఞాయ స్వార్హదేవస్య మంభనే వధేనోః త్రిగస్యత పరమాసంది సత్యా స్వార్ఘదేవస్య శ్రీమాన్ యజ్ఞే అనంతే అంతః పరివేదాగాచ్చుతి శుక్రో అర్యోరోరుచానః సదూతో విశ్వేదభివక్తి సద్బాహో దాహిరణ్యయసోరం సూజిహ్వః లోహితస్వోపపుష్యో విభాసదారణ్వః పీతుమదీవ సంసత్ సదేతజన్మనుషో యజ్ఞబంధ ప్రదం హ్యారసనజారయంతి సక్షేత్యస్య దుర్యాసు సాధన్ దేవోమర్తస్య సదనిత్వమాప సదూనో అగ్నిర్న యదు ప్రజానన్నచ్చారత్నం దేవభక్తం యదస్య ధియాయద్విశ్వే అమృతాగ్రన్నాంజౌష్పిత జనిత సత్యముక్షన్ యద ప్రథమ పశ్చాసు మహో బుద్ధేరజసు అస్య యోనౌ అపాదశీర్ఘుహమానో అంతాయో యూగానో వృషభస్య నీరే ప్రసర్ధ ఆర్త ప్రథమం విపన్యాస్య యోనా వృషభస్య నీరే స్వాహోయువాపుష్యో విభావా సప్త ప్రియాసో జనయంత వృష్ణే అస్మాకమత్ర పితరో మనుష్యా అభిప్రదే దుర్మృతమాసుషానా అస్మం ప్రజా సుదుఃఖా భవ్రే అంతరు దుస్రాజన్నుషసోహుబానా ేమృజగతృవాంసో అద్రింతదేమన్యే అభితో వివోచన్ అశ్వయంద్రాసో అభికారమచ్చన్ విదంత జ్యోతిష్ట కృపంతీభిః ఏకౌ యదామనసాదృఢముగ్ధం గాయే మానం పరిడంతమద్రిం దృఢన్నరోపచ సాదైర్యేణ ప్రజంగో మంతముషిజో వివౌరుః